పాయే అల్లే చెరువు గట్టు మీద పాడవాడుకుందాం పాయే అందమైన సుందరాంగివే నా సింధూరమ్మ సన్న మామ ఓలే ఉంటవే నా సింధూరమ్మ అందమైన సుందరాంగివే నా సింధూరమ్మ సన్న మామ ఓలే ఉంటివే నా సింధూరమ్మ గడియా కూడా నిన్ను విడిచి ఉండలే నేవో నా పిల్ల గడియా కూడా నిన్ను విడిచి ఉండలే నేవో నా పిల్ల మాట మాట కలిసినప్పుడే నా సింధూరమ్మ మనసు నీకు విచ్చిన నమ్మో నా సింధూరమ్మ మాట మాట కలిసినప్పుడే నా సింధూరమ్మ మనసు నీకు ఇచ్చిన నమ్మో నా సింధూరమ్మ రాయే పిల్ల సజ్జిగట్టుకొని రాయే పిల్ల మామిడి చెట్టు కింద మనం మనసు విప్పి మాట్లాడుకుందాం మామిడి చెట్టు కింద మనం మనసు విప్పి మాట్లాడుకుందాం తోటలో నా నేను ఉంటనే నా సింధూరమ్మ గాటుగా ఓ ముదిచి కొరాలే నా సింధూరమ్మ పట్టు సీర పట్టు కష్ట అండా దండా గుంటా నీకు అందుకోయే నా చేయి నువ్వు కుమ్రవెల్లి జాతరలోన నా సింధూరమ్మ మల్లన సాక్షి అమ్మను వాడుతనే నా సింధూరమ్మ కుమ్రవెల్లి జాతరలోన నా సింధూరమ్మ మల్లన సాక్షి అమ్మను వాడుతనే నా సింధూరమ్మ అందాల నా సింధూ పల్లె చెరువు గట్టు మీద పాడవాడుకుందాం పాయే పల్లె చెరువు గట్టు మీద పాడవాడుకుందాం పాయే అందమైన సుందరాంగివే నా సింధూరమ్మ సన్నమా.